నారదౌవాచ అనయాకాశవాణ్యాపి గోప్యత్వేన నిరూపితం కిం వా తత్ సాధనం కార్యం ఏన కార్యం భవేత్ తయోః. అనయ ఆకాశవాణ్య గోప్యత్వేన రహస్యత్వేన కిం నిరూపితం అస్తి, కిం కర్తవ్యం ఇది ఉక్తం అస్తి, కిమపి సత్కర్మ కర్తవ్యం ఇది ఉక్తం భవతి, కిం తత్ కర్తవ్యం ఇది వ్యక్తతయా న ఉక్తం. కిం వా తత్ సాధనం కార్యం, తత్ సాధనం కిం కార్యం అస్తి, అధునా కిం కర్తవ్యం అస్తి, ఏన తయో జ్ఞానవైరాగ్యో కార్యం భవేత్, తత్ కిం నామ కర్మ కర్తవ్యం ఇది న జానామి.